కృష్ణ యజుర్వేదాంతర్గత 19 బ్రహ్మ ఉపనిషత్ అధ్యయన పుష్పము. స్వప్నానుభవమునకు మునుముందుగానే స్వప్న ద్రష్ట ఉండి ఉన్నాడు కదా. అట్లాగే జన్మలకన్నా మునుముందే జన్మలు అను పురుషకారమును ప్రదర్శించబోవుచున్న పురుషుడు ఉండియే ఉన్నాడు. ఆయన కేవలుడు అని, నిత్యనునిత్యుడు అని, సత్పురుషుడు అని, సహజ పురుషుడు అని అభివర్ణించబడుచున్నాడు. ఆతడే పరమపురుషుడు, ఆది పురుషుడు, ఆత్మ, దృక్, పరమాత్మ, పరతత్వము, ఓం, బ్రహ్మము, స్వసహజ స్వరూపము, ఇటువంటి అనేక శబ్దములచే కూడా ఉద్దేశించబడుచున్నారు. అట్టి పురుషుని గురించి ఈ బ్రహ్మోపనిషత్ విస్తపరచుచున్నది. అట్టి పరమపురుషుడు 4 అభౌతిక భౌతిక స్థానములుగా ప్రకాశమానమగుచున్నారు లేక విద్యమానమగుచున్నారు. అట్టి ఆదిపురుషుడు ఈ భౌతిక దేహము పరంగా ప్రభవగుచున్న లేక ప్రదర్శనమగుచున్న స్థానములు బ్రహ్మోపనిషత్తవస్థలు స్థానములు. ఈ 4 ముఖ్య స్థానములలో జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియ రూపుడుగా యోగులకు స్వానుభవమై వెలుగొందుచున్నాడు. జాగ్రత్ అవస్థయందు సృష్టికి కర్త చతుర్ముఖుడు అగు బ్రహ్మగాను, స్వప్నావస్థయందు స్థితికారుడగు విష్ణువుగాను, సుషుప్తియందు లయకారుడగు రుద్రుడుగాను, తురియమునందు సర్వమునకు ఆవల పరమునందు ప్రకాశించే పరబ్రహ్మముగాను అభివర్ణించబడుచున్నారు. తురియమే పరమ ప్రశాంతమగు నిర్వాణస్థానము. మొట్టమొదటే ఉండి ఉండటంచేత ఆదిస్వరూపమే ద ఇన్స్పైరింగ్ సెల్ఫ్ ప్రయర్ టు ఎవ్రీథింగ్ ఆదిత్యుడు అనబడుచున్నాడు. యతయో ఆదహ సర్వమునకు ప్రారంభముననే ఉన్నట్టి స్వస్వరూపుడు ఆదిత్యుడు. ఆద్యవయత్ స్థితః ఉదితః తత్ ఆదిత్యః. అట్టి ఆదిత్యుడే విష్ణువుగాను ఈశ్వరుడుగాను కూడా పిలువబడుచు ఉపాసించబడుచున్నారు. అనగా ఆ ఆదిత్యుడే విష్ణువు, ఈశ్వరుడు కూడా. ఆయనయే సమస్త దేహములలోనూ సమస్త దేహములుగాను సంప్రదర్శితులు. ఈ దేహి పట్ల మనస్సు, చెవులు, కళ్ళు ఇత్యాదులు కనబడుచున్నాయి కదా. అయితే ఆదిపురుషుని యొక్క దేహత్వ భావన తరువాతయే అవన్నీ అంతర్గతమై ప్రదర్శనమగుచున్నాయి. దేహత్వము అనే పురుషకారమును ప్రదర్శించే, దేహత్వమునకు మునుముందే ఉండే చైతన్య స్వరూపుడైనట్టి ఆదిత్యుడు లేక ఆదిపురుషుడు ఎట్టివాడు? అమనస్కుడు, స్వయముగా మనోరహితుడు. మనస్సు ఆయన యొక్క పురుషకారములోని ఒకనొక అంతర్గత విశేషము. ఆలోచనలకు మునుముందే ఆలోచించువాడుగా ఉండటం చేత అమనస్కుడు. ఆలోచనలకు ముందే ఆలోచనలకు ఆవల ఆలోచనలు లేనప్పుడు కూడా ఉండి ఉన్న స్వస్వరూప చైతన్య స్వరూపుడే అతడు. ఆలోచనలు అతని చేతన ప్రదర్శనము. అశ్రోత్రం, అపాణిపాదం, అట్టి ఆదిపురుషునికి కర్మేంద్రియములుగాని జ్ఞానేంద్రియములుగాని లేవు. అవన్నీ ఆయన సంకల్పశక్తి యొక్క ప్రదర్శనములు. నవలలోని పాత్రల రూపురేఖలు రచయితకు ఉన్నాయి అని అనము కదా. జ్యోతిర్విదితము అయితే అవన్నీ వెలిగించే కేవల జ్యోతిస్వరూపుడుగా బ్రహ్మజుల అనుభవ విషయమగుచున్నాడు. జ్యోతిస్వరూపముగా దాట్ విచ్ ఎన్లైటన్స్ ఎగ్జిబిట్స్ అండ్ ఓపరేట్స్ ఆల్ ఏస్ గా విదితమగుచున్నారు. దీపపు వెలుగులో గదిలోని వస్తువుల ఆకారములన్నీ కనిపిస్తున్న విధంగా ఆత్మజ్యోతి వెలుగులో అన్యరూపమగు ఈ జగద్వ్యవహారమంతా అనుభవమవటం జరుగుతోంది. పరబ్రహ్మస్థానము ఎక్కడైతే లేక ఏదైతే లోకాలన్నీ ఆలోకములుగాను లోకాలు ఏర్పడకముందే ఉన్న దివ్య స్వస్వరూప చైతన్యుడు కనుక దేవాన్ అదేవాన్, దేవతలు అదేవతలుగాను లిదేవతల కంటే ఆదిర్హి దేవానాం మునుముందే ఉన్న పరతత్వము కాబట్టిరి. వేదములు అవేదములుగాను వేదములు ఆపరమ పురుషుని గురించి గానం చేస్తున్నాయి. ఆయన వేదపురుషుడు, తెలుసుకొనబడే సమస్తమునకు తెలుసుకునేవాడుగా మునుముందే ఉన్నవాడు కాబట్టి. వేదము శబ్దార్థము తెలియబడునది. వేదపురుషుడు తెలుసుకొనుచున్నవాడు లేక తెలుసుకొనబడుచున్నదానిని తెలుసుకొనుచున్నవానిని తెలుసుకొంటున్న ప్రజ్ఞాచైతన్య పురుషుడు. సంబంధ అనుబంధ బాంధవ్యములైనట్టి సర్వ విశేషములకు ఆవల ఉన్నట్టి అలౌకిక స్వరూపుడుగాను తల్లి, తల్లిగా కానట్టి తండ్రి, తండ్రి కానట్టి కోడలు, కోడలు కానట్టి చండాలుడు, చండాలుడు కానట్టి అన్య స్త్రీ సంజాతుడు, పౌల్కసుడు కానట్టి మూర్ఖుడు, మూర్ఖుడు కానట్టి శ్రమణుడు, సన్యాసి శ్రమణుడు కానట్టి సర్వసంబంధములు లేనట్టి తత్వముగాను ఆశ్రమ రూపకర్మలు లేనట్టిదిగాను తపస్సు అతపోరూపమైనట్టిదిగాను అగుచున్నదో ఏది సర్వచేతనమో, ఏది అనేకము కాకుండా ఏకమయుండి ప్రకాశిస్తోందో అదియే ఆ స్థానమే పరంబ్రహ్మము. ఆ ఆత్మస్థానమునందు వీరు అల్పజీవులు, వారు మానవులు, వారేమో దేవతలు, త్రికవారు, పితృదేవతలు మొదలైన భేదము లేవీ లేవు. అది అధికాధిక బుద్ధి సమన్వితులగు దేవతలచేత, పితృదేవతలచేత కూడా నిర్వచన రూపంగా సవిదితమయ్యేది కాదు. దేవత పితృదేవతలకు కూడా మునుముందే ఉన్నట్టిది ఆ పరబ్రహ్మ చైతన్యము. అహం హి సర్వదేవానాం మహర్షిణం చ సర్వశః. అయితే నిర్మల హృదయులు బుద్ధితో సర్వే సర్వత్రా ఇదంతా అద్దాని మహిమగా గాంచుచున్నారు. సర్వదేవతల దేవతాలోకముల ఉనికి నివాస స్థానము ఆ పరమ పురుషుని హృదయమే. హృదయము హృదయేశ్వరుడు. దేవతలు హృదయమునందే నివాసులు. ప్రాణశక్తి ప్రతిష్ఠితమై ఉన్నది కూడా హృదయములోనే. పంచ ప్రాణములు, జ్యోతిర్మండలము ఇవన్నీ హృదయములోనే ఉన్నాయి. త్రివృత్ మూడు ఫెజేస్ అనబడు ఇంద్రియ ప్రాణ తేజస్సులుబి జాగ్రత్ స్వప్న సుషుప్తులుబి వాటికి సంజ్ఞయగు మూడు ప్రోగుల యజ్ఞోపవితము ఉన్నది కూడా హృదయమునందే. ఇవన్నీ హృదయములోనే ఉన్నాయని తత్వవిధులు సిద్ధాంతీకరించుచున్నారు. ఆ హృదయమో ఆదిచైతన్య పురుషునియందు ప్రతిష్ఠితమై ఉన్నది. అందుచేత దేవతలు దేవతాలోకాధిపతులు, పితృదేవతలు జ్యోతిర్మండలములు, జీవాత్మ ఇంద్రియ ప్రాణ తేజస్సులు ఇవన్నీ ఒకే అగ్ని యొక్క అనేక శిఖల వలె ఆత్మ యొక్క తేజోవిలాసములే. ఆత్మకు అభిన్నము అట్టి బ్రహ్మజ్ఞానము స్వీయానుభవమితి స్వకీయానుభవ విషయము మాత్రమే. శ్లో యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమర్యం పతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అట్టి ఆదిపురుషుడు అలంకారంగా ధరించే త్రిసూత్రములతో, మూడు దారములతో, జాగ్రత్ స్వప్న సుషుప్తుల రూపములతో కూడిన పరమ పవిత్రమగు యజ్ఞోపవీతమే ఈ జగత్తులు, ఈ త్రిలోకాలు, ఈ సర్వలోక సంబంధమైన సంఘటనలు, సందర్భములు, సంబంధములు, జన్మ మృత్యువులు ఇవన్నీ కూడా యజ్ఞోపవీతం యొక్క ఆత్మ యొక్క త్రిసూత్ర అంతర్గతమే. ఆత్మాహం నా యొక్క సహజన్మనిత్య స్వరూపము పరబ్రహ్మమే అనే అవగాహన ఆశయముగా గలబుధుడు దవాయిజ్ ఉత్తమ బుద్ధి సమన్వితుడగుచున్నాడు. ఆత్మతత్వము గురించిన సమాచారము అవగాహన సామీప్యము ప్రవృద్ధ పరచుకొనుచున్నాడు. క్రమక్రమంగా కేశశిఖ పెలక రూపమైన జుట్టును దారముతో తయారుచేసి ధరించిన సంజారూపమగు త్రిసూత్ర దారపు యజ్ఞోపవీతమును అధిగమించి వాటిని మానసికంగా త్యజించి పరబ్రహ్మము అనే బుద్ధితో కూడిన బుద్ధిరూప త్రిసూత్ర ధారణకు అపక్రమించుచున్నాడు. సూచనాత్ సూత్రం ఇతి అహోహ. సూత్రము అనగా సూచనాని ఉద్దేశ్యమై యున్నది. భౌతిక త్రిసూత్ర దారముచే తయారు చేసుకొనిన యజ్ఞోపవీతము అక్షరపరబ్రహ్మమునకు సూచన అను అవగాహన సిద్ధించుకోవటమే అంతరార్థము. సూత్రం నామ పరంపదం. ఏ బ్రహ్మము జాగ్రత్ స్వప్న సుషుప్తులను లీలా వినోదముగా ధారణ చేస్తున్నదో అదియే నా యొక్క వాస్తవ స్వరూపము కదా అను అర్థ పరమార్థములను అలవరుచుకునివాడు పరమపదస్థానమును చేర్చున్నాడు. ఆ పరమపదభావనయే సూత్రము అని సూత్రధారులు ఎరిగి ఉండెదరుగాక. ఎవ్వడు యజ్ఞసూత్రము యజ్ఞోపవీతము యొక్క సూచనాగు పరమార్థమును మననం చేస్తూ ఉంటాడో తెలుసుకుంటూ ఉంటాడో ఆత్మజ్ఞుడగుచూ ఉంటాడో ఆతడే విప్రుడు. అంతేగాని ఎవడు కేవలము ప్రత్తితో చేసిన త్రిసూత్రమును ధరించి అది సూచించే పరమార్థమును బుద్ధిలో నిలుపుటకు ప్రయత్నించడో ఆతడు విప్రుడు కాడు, వేదార్థము తెలిసినవాడు కాదు. బ్రహ్మము యొక్క మననముచే ఒకడు యోగి అగుచున్నాడు, క్రమంగా యోగవేత్త అగుచున్నాడు, క్రమంగా తత్వవేత్త అగుచున్నాడు. అటువంటి తత్వదర్శి దేనిచే ఇదంతా కూడా ఓతప్రోతమై ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఉన్నదో అట్టి బ్రహ్మమునే సూత్రముగా ధరించుచున్నాను అను భావనతో ధారణ చేయుచున్నాడు. ఓతప్రోతము వస్త్రములో దారము వలె నిలువుగాను అడ్డంగాను ఆత్మయేవ ఇదం సర్వం అనుకోవటము క్రమంగా అనిపించటము అను అనుక్షణికమగు భావనయే ముఖ్యము. అంతేగాని బహేహ సూత్రము మాత్రమే కాదు. బహేహ సూత్రం త్యజేత్ విద్వాన్ యోగం ఉత్తమం ఆశ్రితః ఉత్తమమైన సంయోగ వియోగ అతీత బ్రహ్మయోగ స్థానము స్థితి సంపాదించుకుంటున్న యోగి బాహ్యమున ధరించిన సూత్రమును మానసికంగా త్యజించి బ్రహ్మతత్వ సూత్రధారణ చేయవాడే ఉంటున్నాడు. కనుక అచేతనమగు దారపు సూత్రమును మనస్సుతో త్యజించి సచేతనమగు బ్రహ్మభావము అనే సూత్రమును క్రమంగా మనోబుద్ధి చిత్తములతో ధరించాలి. అటువంటి బ్రహ్మసూత్రధారణ చేయుచున్న యోగికి ఎక్కడా దృశ్యములో వదలవలసినది నా ఉచ్ఛిష్టం ఉండదు. అతను దేనిని పట్టుకోడు, వదలడు. అతనికి అశుచి అనునదే ఉండదు. అంతరంగములో సర్వము బ్రహ్మమే అనుభావన రూపుదిద్దుకొనుచుండగా ఇక ఆపై శుచి అశుచులు ఏమీ ఉంటాయి. సర్వము తానే అయి దృశ్యమును తన ధారణాసూత్రముగా ఎరుక కలిగి ఉంటున్నాడు. అట్టి బ్రహ్మసూత్రమును ఎరిగినవారే సూత్రవిధులు, వారే వాస్తవమగు యజ్ఞోపవీతధారులు. అంతా బ్రహ్మమే, నేను బ్రహ్మమునే, అహం బ్రహ్మాస్మి అనునదే జ్ఞానశిఖ. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనునదే ఆతని నిష్ఠ. తడి బట్టలు ఎవ్వరు తాకని బట్టలు, పట్టుబట్టలు, ధావళి మొదలైనవి అసలైన నిష్ఠ అని అనిపించుకోవు. నిష్ఠ ఎడతెగని శ్రద్ధ. ఆత్మభావనయే పరమాశయము, ఆత్మజ్ఞానమే పరమ పవిత్రము. అందుచేత బ్రహ్మజ్ఞానమే అసలైన యజ్ఞోపవీతము. సర్వము భస్మము చేసే అగ్నివలే సర్వప్రాపంచక విషయాలను జ్ఞానాగ్నిచే భస్మము చేయు సంజయే జ్ఞానశిఖ. అదియే త్రివిభూతి రేఖలు. విద్వాంసులు దృశ్యమునకు ఆధారమైన ఆత్మ యొక్క జ్ఞానాగ్నినే శిఖగా దర్శిస్తారు. ఇతరమైన కేశధారణను వాస్తవ శిఖగా భావించరు. అట్టి జ్ఞానశిఖ జాతి భేదము లేకుండా ఎవ్వరైనా ఎక్కడైనా ధరించగలిగేదే, ధరించవలసినదే. ఇక వైదిక బ్రాహ్మణులు భౌతికమైన కేశశిఖ ధరించే నియమము శాస్త్రప్రోక్తమై ఉన్నది కదా. అది శాస్త్ర నియమం కదా. దాని సంగతేమిటో అని అంటారా? వారు కూడా భౌతికమైన కేశశిఖ ధారణతో తృప్తిపడక కర్మ సంబంధమైన కేశశిఖతో బాటు బ్రహ్మభావనయే విద్వాంసులు మెచ్చే శిఖ కదా. అనుదృష్టిని ప్రవృద్ధపరుచుకొనటం ఉచితం, అత్యావశ్యకం. శాస్త్రవిధి నియమాల కొరకే ధరించే క్రియాసూత్రమును దూది సూత్రమును బుద్ధితో బ్రహ్మభావన క్రియాసూత్రముగా మలుచుకొనెదరుగాక. ఎవరి యొక్క క్రియలన్నీ జ్ఞానమయమై తత్వదర్శన సమన్వితమై ఉంటాయో అట్టివారి ధారణయే ఉపవీతము, బ్రహ్మము యొక్క సామీప్యతన్నే ధారణ, అదియే శబ్దార్థము. బ్రహ్మముతో తమ్మయమే ఉపవీతము. బ్రహ్మమే నేను నీవు ఇత్యాదులతో కూడిన ఇదంతా కూడా అని బ్రహ్మవిధులు ఎరిగినవారే శృణ్వంతి విశ్వే అని ఎలుగెత్తి గానము చేస్తున్నారు. మనము ఇప్పుడు చెప్పుకునే సూత్రాత్మరూపమైన యజ్ఞోపవీత ధారణయే ఉత్తమోత్తమము, పరమధర్మము, నిత్యపారాయణము. సర్వము పరబ్రహ్మముగా నేను దర్శించుచుండెదనుగాక. అనుమననమును మహదాస్యమును సర్వకాల సర్వావస్థలయందు ఆశ్రయిస్తూనే ఉండటమే త్రిసూత్రధారణ. ఆత్మభావనచే ఆత్మతత్వము సిద్ధించగలదు అనుకుంటూ అనుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఏ విద్వాంసుడైతే శాస్త్రజ్ఞానము సంపాదించుకుంటూ జ్ఞేయము ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ రూపమగు యజ్ఞోపవీత ధారియే ఉంటాడో ఆతడే యజ్ఞస్థుడు. యజ్ఞస్థం సహ అని యజ్ఞవిధులు ఎరిగినవారే ఉంటున్నారు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. పరమాత్మ సదా సర్వదా ఒక్కడే, ఏకస్వరూపుడే, అనేకముగా అగుచుండటమే లేదు. ఆయన ఏకస్వరూపుడై సర్వజీవులకు అంతరాత్మయే వెలుగొందుచున్నారు, స్వయం ప్రకాశమానమగుచున్నారు. అనేకంగా మనస్సుకు కనిపిస్తున్నప్పటికీ ఏకముగానే అయి ఉన్నారు. ఆత్మజుల దృష్టిలో ఇదంతా ఏకమేగాని అనేకము కాదు. స్వప్నమంతా స్వప్నద్రష్ట స్వప్న చైతన్య స్వరూపుడుగా నిండి ఉన్నట్లు స్వప్నంలో కనిపించేదేది స్వప్నద్రష్ట యొక్క భావనలకు అన్యము కానట్లు, నాటకరచత యొక్క ఊహాచైతన్యమే నాటకములోని పాత్రలు వారి మధ్య నాటకరసయుక్తమైన సంఘటనలుగా సంప్రదర్శితమగుచున్నట్లు, పరబ్రహ్మమే సర్వవ్యాపి అయి సర్వజీవుల అంతరాత్మ స్వరూపముగా విరాజిల్లుచున్నది, కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షిచేత కేవలో నిర్గుణశ్చ, పరమాత్మయే సర్వకర్మలకు అధ్యక్షుడు, ఆయన సంకల్ప విన్యాసమే ఇదంతా. సర్వభూతాధివాసుడు, కేవలుడు, నిర్గుణుడు సాక్షి అయి ఉన్నారు. అటువంటి సర్వాత్మకుడు ఈ పరబ్రహ్మము సర్వలోకాధ్యక్షుడు సర్వాధారుడు అగు పరమాత్మను ఎక్కడికి వెళ్లి దర్శించాలి, ఏలోకములో ప్రవేశించి ఆయనను ఆశ్రయించాలి, ఆయన కొరకే బాహ్యమున మరెక్కడికో వెళ్లవలసిన పనిలేదు. తం ఆత్మస్థం, ఆయన ప్రతి ఒక్కని హృదయమునందు సర్వదా వేంచేసియే ఉన్నారు. ఏ పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏ తెలివి ఉత్తమ వివేకము నిర్మల బుద్ధి కలవాడైతే ఆ పరమపురుషుని తన హృదయమునందే ఓహో, ఆయన ఇక్కడే నా హృదయమునందే సర్వతత్వ స్వరూపుడై వేంచేసి ఉన్నారు కదా అని సందర్శనము చేస్తారో వారి సుఖమే నిజమైనది, శాశ్వతమైనది. తదితరుల సుఖములు శాశ్వతము కాదు. ఇంద్రియ సుఖములు దుహక మిశ్రితము అయి ఉన్నాయి. అవి కాలమునకు సందర్భ సంఘటన సంబంధములకు మనోకల్పితమైన అనుబంధము, అందుచేత అశాశ్వతము. మనేందే సర్వదా వేంచేసి నిగూఢుడై మనోబుద్ధిచిత్తహంకారములకు ఆవల దాగి ఉన్న ఆ పరబ్రహ్మహమును పట్టుకోవటానికి మార్గమేమిటి? ఆయనను తెలుసుకోవటం, దర్శించటము, సమీపించటము, అనన్యమవటము ఏ విధంగా? జగత్ దృశ్య భావన జీవాత్మ భావనతో ప్రవర్తిస్తున్న ఈ మనస్సు లేక చిత్తమును క్రింద కొయ్య ఊర్ధ్వారిణం గాను అకారుకార మకార స్వరూపుడై ఆవల గల కేవల సాక్షికి నంజయగు ఓంకారమును పైన కొయ్య ఉత్తరారణం గాను ఆత్మధ్యాసరూపమైన ధ్యానము భక్తి ప్రపత్తి ప్రాణాయామాదులు అను అభ్యాసరూప మధనము బీటిన్తోను ఆ నిగూఢంగా అంతరమున ఉన్న ఆ దేవదేవుని సమీపించాలి ఆశ్రయించాలి సర్వము ఆయనే అను అద్వితీయత్వమును అభ్యసించాలి అంతరంగ హృదయాంతరంగుడగు ఆ పరమేశ్వరుని సందర్శించాలి నేను ఆయన యొక్క కిరణమునే అను రూపంగా ఉపాసించాలి ఆయనతో మమేకము సిద్ధించుకోవాలి సహజీవులను ఏకోదేవః కిరణములు అను అంతరంగాభ్యాసమును ఆశ్రయించాలి ఆయన ఈ సర్వదృశ్య దృశ్య జగత్ స్వరూపుడై మనకందరికీ ఎదురుగానే ఉన్నారు సర్వజీవుల ధారణ ఆయనదే ఆయనయే ఇదంతా తిలేషు తైలం అనేక నువ్వుగింజలలో నూనెలాగా దధినివ సర్పేహ పెరుగులో అంతర్లీనమై ఉన్న నేయి గీ వలెను ఆపహ శ్రోతః అసంఖ్యాక తరంగాలలోని జలమువలెను స్వర్ణీషుచ అగ్నేహ కొయ్యలో అగ్ని దాగి ఉన్నట్లు పరమాత్మ ఈ కనిపించే అందరిలోనూ అందరుగాను అంతర్యామిగాను అంతర్బహీ స్వరూపముగాను సర్వదా వేంచేసి ఉన్నారు మనందరి అంతర్బహ్య స్వరూపానుభవమంతా ఆయనయే ఆయన అద్వితీయుడు కదా ఎవ్వరైతే ఈ ఇంద్రియములకు ఎదురుగా కనిపించే సంగతి సందర్భము మొదలైన వాటిని అధిగమించి అనునిత్య సత్యమగు ఆత్మగానే తపోసంపద యొక్క సహాయముతో సందర్శిస్తారో వియో అనుపశ్యతి ధీరాహ వారు సాలెపురుగు సాలెగూడు కట్టుకొని లోపలికి వెళ్లటం బయటకు రావటం నిర్వర్తిస్తున్నట్లుగా నాకు నేనే ఆత్మస్వరూపుడనే జాగ్రత్ స్వప్న సుషుప్తులు అనే మూడు సాలెగూళ్లను వేరువేరుగా కట్టుకొని బయటకు వెళ్లటము లోపలికి రావటము ఇవన్నీ నిర్వర్తిస్తున్నాను అని ఇదంతా గమనిస్తున్నారు గూళ్లు కట్టుకునేది త్రెంచుకొనేది కూడా ఆత్మయే జాగ్రత్ నా మనో నిర్మాణమే అట్లాగే స్వప్న సుషుప్తులు కూడా నా మనోకల్పనయే అని గుర్తించుచున్నారు వాటికి వేరైన ఆత్మస్వరూపుడను నేను అని ఆస్వాదిస్తున్నారు అనగా ఈ జీవుడు ఈ విధంగా సాలెపురుగు సాలెగూళ్లవలె పంజరంలో పెరుగుచున్న పక్షిలోనికి బయటకు వెళ్ళివచ్చు తీరుగా జాగ్రత్ స్వప్న సుషుప్తులలోకి గచ్చితి ఆగచ్చతి పునః మరల వస్తూ వెళ్ళుచూ ఉన్నాడు అట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తులలో రాకపోకలు నిర్వర్తిస్తున్న జీవాత్మ యొక్క సహజ ప్రారంభ అనునిత్య స్వరూపమే బ్రహ్మము ఇప్పుడు తత్వదర్శనము కొరకై పరమాత్మ యొక్క అంశ ఆగు జీవాత్మ సంబంధమైన వివిధ చైతన్య ప్రదర్శనములను యోగాత్మకంగా సూచించబడుచున్న భౌతిక దేహ సంబంధితమైన కొన్ని విశేష స్థానములను విశదీకరించుకుంటున్నాము దశ దేహమునందు కేంద్రీకృత స్థానము జాగ్రత్తమునకు జాగ్రత్నకు నేత్రములు ముఖ్యానుభవ స్థానము స్వప్నమునకు కంఠ ప్రదేశము కేంద్రీకృత స్థానము సుషుప్తికి హృదయము కేంద్రీకృత ప్రదేశము తురియమునకు ముఖము ఫోర్ఫేస్ ముఖ్య సంస్థిత ప్రదేశము ఈ నాలుగు స్థానములలో సంచరించు స్వరూపమే పరమాత్మ ఈ నాలుగు స్థానములు పరమాత్మ యొక్క వివిధ విన్యాసములు ప్రదర్శనలు అట్టి పరమాత్మను వాక్కుచేతగాని మనస్సుచేతగాని ఇది అని నిర్వచించలేము నిర్దేశించలేము మనోవాక్కులు పరమాత్మను ఇది అని వర్ణిస్తూ చివరికి పొందజారక వెనుతిరుగుచున్నాయి జీవుని పరమానంద స్వరూపమే ఆ పరబ్రహ్మము సహజానందము జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వేరైనా కేవల సాక్షి అయినట్టి తురియ స్వరూపము. తురియమునకు కూడా సాక్షి స్వరూపము. తురాయాతీతమగు కేవలము. ఈ జీవుడు అట్టి పరబ్రహ్మము కాని క్షణమే లేదు. ఏమర్చినప్పుడు మాత్రమే జీవుడు. జ్ఞప్తిచే కేవలుడగు శివుడే, సదానందుడే. అట్టి స్వస్వరూప పరమాత్మతత్వమును ఎరిగిన వారే బుద్ధిమంతులు, ధీమంతులు, సర్వదృశ్య బంధముల నుండి విముక్తులు అగుచున్నారు. ఈ జీవుడు బ్రహ్మమే. బ్రహ్మము అఖండము, అద్వితీయము. అందుకు ప్రమాణము. బ్రహ్మతత్వజులగు వారి అనుభవ వాక్యములే ప్రమాణము. వారు ఈ విధంగా చాటుచున్నారు: నేను జాగ్రత్ నందుగాని స్వప్నమునందు సుషుప్తియందు బంధితుడనుగాదు. మరి జాగ్రత్ స్వప్న సుషుప్తులు నాకు నేనుగా సంకల్పించుకొని సంచారము నిర్వర్తించు స్థానములు మాత్రమే. నేను ఆ మూడిటికి స్థానమై వేరే కేవల సాక్షి అయినట్టి పరబ్రహ్మస్వరూపుడను. పరబ్రహ్మోహం. అహం బ్రహ్మాస్మి. సోహం. ఈ విధంగా వారు నిర్మల సునిశిత బుద్ధితో ఎరిగిన వారే ఉంటున్నారు. ఆత్మ సర్వత్రా సర్వమునందు పాలలో నేవలే వ్యాపించి ఉన్నట్టిది. తపస్సుచే ఆత్మ విదితమగుచున్నది, స్వానుభముగా సాక్షాత్కరించుచున్నది. ఇదియే బ్రహ్మజ్ఞ ప్రవచనము. అనుసరణీయము సిద్ధిస్థానము. ఆత్మవిద్యాతపో మూలం తద్బ్రహ్మోపనిషత్పదం. తద్బ్రహ్మోపనిషత్పదమితి ఇతి బ్రహ్మ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.